168 హఠాత్కారహతాసురా సం ధా హఠాత్కారహతాసురా హఠాత్కారేణ అతిశీఘ్రతయా హతాః పరాభూతాః అనురాః అసురపక్షాసి మహిషాదయో యయా సా తథా సమబలయోరికీల సామాద్యుపాయః బలాబల విచారణ చ భవతి ప్రబలస్యతు దుర్బలేషు సైరిషు సింహస్య మేషేష్వివ తదయోగేన అతి 254 లలితా త్రిశతి భాష్యం 255 త్వరయ అవిచారేణేవ దేవలోక సుఖప్రదా ఇతి నామార్థ విచరణార వీక్తరేషు కైములికన్యాయన తత్కారణస్వం ధ్వనిత మితి యోజనీయం ఓం హాకత్కారహతాసురాయే నమః. ఆం వి అతి వేగముతో అసురపక్షమునకు చెందిన మహిషాసురాదులను హతమున చినదగుట వలన దేవి హఠాత్కారహతాసురాయని సంస్తవనీయగుచున్నది. లోకమునందు సమానమైన బలము గలవారి విషయములో సామదానాద్యుపాయములు బలాబలముల విచారణ జరుగును. సింహము మేకల విషయములో బలాబల విచారణ చేయనట్లు మహాబలవంతుడు అల్పబలము గలవాని విషయములో సామదానాద్యుపాయ విచారణగాని బలాబల విచారణగాని చేయడు. కావున పరమేశ్వరి అతి శీఘ్రముగా ముందు వెనుకలాలోచింపకయే దేవలోక సుఖము నొసగున్నది అని నామార్థమును విచారింపగా మహాబల సంపన్నులైన మహిషాసురాదులే వెంటనే పరాశక్తిచే హతులు కాగా ఇతరుల విషయములో నధికముగా చెప్పదగినదేమున్నది ఎని కైముతిక న్యాయముతో దేవలోక సుఖ ప్రధాన కారణమైన పరమేశ్వరి ధ్వనింపజేయబడినదని తెలియనగును. స్లో హర్షప్రదా హవిర్భోక్తి హార్ధసంతమసపహ హల్లీ సలాస్య సంతుష్ట హంసమంత్రార్థరూపిణి 32 శంకర గ్రంథ రత్నావళి.